ఆనభరమింద్రదిమంతం విదేష్ణస్య ధీమహి ప్రవేగే ఉర్వైవమ ప్రచే కామో అస్మే తమావృణావసుపతే వసూనా ఇమం కామం మందయాగోభిరశ్వై చంద్రవతారాధసాపప్రచశా సువర్యవో మతిభిస్తుభ్యం విప్రాహ ఇంద్రాయవాహ కుశికాసో అక్రన్ ఇంద్రస్య వీర్యాని ప్రవోచం యాని జకార ప్రథమాని వద్రీ అహన్న హిమన్వస్తా ప్రభక్షణ అభినత్పర్వదానా అహన్న హిం పర్వదే శిష్యయానం పృష్టాస్మై వజ్రగ్స్వర్యందక్ష వాశ్రాయి వధేన వస్యందమానా అంజస్ సముద్రమవజగ్మురాప వృషాయమానా వృణీత సోమం త్రిగతృగేషుమత్సుతస్య ఆసాయకం మఘవాదత్తవజ్రం అహన్నేణం ప్రథమజామహీనా యదింద్రాహం ప్రథమజామహీనా ఆన్మాయినామవినా ప్రోతమాయా ఆత్సూర్యం జనయంద్యాముషాసం తాదేగ్నాశత్రోన్నగిలా వివిత్సే అహం వృత్రం వృత్రతరం వ్యగుంసం ఇంద్రవజ్రేణ మహతావధేన స్కంధాగుంసీ వపుషేణ వివిక్నా అధిశ్రేత ఉపపృథివ్యా అయోధ్యేవ దుర్మలాహియుక్వే మహావీరం ద్విబాధమృజేషం నాతారీరస్య సమృతిం వధానా సకం రుజానాపిపిష ఇంద్రశత్రు విశ్వావిహాయాపి వసుర్దధే హస్తే దక్షిణే తరణిశిశ్రసద్ శ్రవశ్రయానశిశ్రసద్ విశ్వస్మాయితి యుధ్యతే దేవత్రాహవ్యమోహిషే విశ్వస్మాయిత్ సుకృదేవారమణ్వతి అగ్నిద్వారావ్యన్వతి ఉదుర్జ్యానాభికామీరయన్ ప్రపంచం విశ్వాభువనాని పూర్వకథా ఆకేతునాశుషమిధ్వయజిష్ఠ కామన్నాగ్నేహర్యదిభ్యుషాణాహవ్యమృదేషూఢ్య ఆరారయం బహుళాం గోమతీమిషం యక్షమృదేషు భూషన్ అశ్వినా యజ్ఞమాగతం దాశుషః పురుదగుంససా పూషా రక్షతు నారయం ఇమం యజ్ఞమశ్వినా వర్ధయంత ఇమో రయం యజమానాయ ధత్తం ఇమో పశూన్ రక్షతాం విశ్వతో నః పూషాణః పారుషదమ ప్రయచ్ఛన్ ప్రతే మహేతరస్మది సుభగే వాజినేవది సత్యవాచే ఫలే మతిం ఇదం దేహవ్యం ఘతవత్ సరస్వతి సత్యవాచే ప్రఫలే మాహవీగుంషి ఇమాని దేదురితా సౌభగాని తేభిర్వయగం సుభగాః స్యామ యజ్ఞో రాజో యజ్ఞయీషే వసూనా యజ్ఞః సస్యానామృతసుక్షితీనా యజ్ఞనిష్టః పూర్వచిత్తిం దధాతు యజ్ఞా బ్రహ్మన్వాగుం అప్యేతు దేవాన్ అయం యజ్ఞావర్ధతాంగోభిరశ్వైః ఇయం వేది స్వపత్యా సువీరా ఇదం బరిహిరతి బరిహీయుష్యన్యా ఇమం యజ్ఞం విశ్వే అవంతు దేవాః భగయేవ భగవాగుం అస్తు దేవాః తేన వయం భగవంతః స్యామ దంతాభగ సర్వయుజ్యో హవేమి సనాభగ పురగేతా భవేహ భగ ప్రణేతర్భగ సత్యరాధః భగేమాం ధియముదవదన్నః భగ ప్రణోజనయోగోభిరశ్వైః భగ ప్రణుభర్నిర్వంద శ్యామ శశ్వతే సమా ఉపయంతి లోకాః శశ్వతే సమా ఉపయంత్యాపః ఇష్టం వోర్త్రగుం శశ్వతే నాగుం సమానాగుం శాశ్వతేన అవిశేష్ట్వానందం లోకం పరమారోహ ఇయమేవ సాయా ప్రథమామ్యోచ్యతే సారూపాణి కురుతే పంచ దేవీ ద్వే స్వసారో వేదస్తంత్రమేతత్ సనాతనం విజతగుం షణ్మయూఖం అవాణ్యాగస్తంతో నిరతో ధత్వా అన్యాన్ నామపర్జ్యాదే నగమాతే అందం ఆవోయంతో దవాహాసో అద్య వృష్టియే విశ్వే మరుతో జునంతి అయ్యో అడ్యర్మరుత సమిద్ధ ఏతంజిషద్ధ్వంగమయోయమాన ధారావరా మరుతో కృష్ణబోజస మృగాన భీమాస్త విషయభిరోర్మిభి అగ్నయోషుశానాజీర్ణ ధ్వమింధమంత ఉపగా అవన్మత విచక్రమే త్రిర్దేవ ఆవేధ సన్నీల పృష్టం బృహంతం బృహస్పతి సదనే సాదయధ్వం సాదద్యోనిందమాదీదివాగుంసం హిరణ్యవర్ణమరుషగుంసమేవ శతపత్రశ్వసింధ్యోః హిరణ్యవాశేర్హిరస్సు వర్షాః బృహస్పతిస్తస్వావేశరిష్వాః పూర్వసఖిభ్యాసుతీంకరిష్ఠః పూర్వస్తవ వ్రజే వయమ్ నరిష్యేమ కదాచన స్తోతారస్తైరస్మసి యాస్తే పూషన్నామో అంతఃసముద్రే హిరణ్యయేరంతరిక్షే చరంతి యాభిర్యాదిదోద్యాగం సూర్యస్య కామేన కృతశ్రవ యుక్షమానః అరణ్యాన్యరణ్యాన్యసౌ యా ప్రేమనశ్యసి తథాగ్రామన్న పృచ్చసి నత్వాభిరివరిందతి విషారవాయవదతే యదుపాపదిచిక్షికః ఆఘాటీభిరవధావయన్ అరణ్యా నిర్మహీయతే ఉదగావయవాదన్ ఉతోరేష్మేవ దృశ్యతే ఉతో అరణ్యాని సాయం శకటేవ సర్జతి గామంగైరాహ్వయతి దార్వంగైర ఉపావధీర్ వసన్నరణ్యాన్యాగం సాయం అక్రుక్షతి మన్యతే నవా అరణ్యాని రహంతి అన్యశ్చేన్నాభిగచ్చతి స్వాదఃఫలస్య జగ్ధ్వా యత్ర కామన్యపద్యతే ఆంజనగంధీగం సులభే బహ్వన్నామ గృహేవలా ప్రాహం మృగాణాం మాతరం అరణ్యానేవ శకుంశిషం వార్త్రహత్యాయ శవసే ప్రతనాసాహ్యాయత ఇంద్రత్వాహర్తయామసే సుబ్రహ్మాణం వీరవంతం బృహంతం ఉరుంగభీరం పృథుబుద్ధమింద్ర సుదర్శిముగ్రమభిమాదిషాహం అస్మభ్యం చిత్రం వృణగం రయిందాహ క్షేత్రేత్వానిరుత్తేత్వా ద్రుహముంజామివరుణస్య పాశాద్ అనాగతం బ్రహ్మణే త్వాగరోమి శివేధేభ్యా వా పృథివీభ్యేమే సందే అగ్నిః సహాభ్యరస్తో సంధ్యా వా పృథివీ సహౌషధీభిః సమంతరిక్షకం సహవాదేన తే సందే చతస్రః ప్రతిశా భవంతో యాదేవే చతస్రః ప్రతిశః వాతపత్నేరభిచూర్యా విచష్టే ఆదాంగాజరసాదధామి ప్రయక్ష్మయజనిర్దయంబరాజే అమోయక్ష్మాద్దురితాదవర్త్యే బృహపాశాన్నిర్దిత్తే చోదమోచే అహావర్తిమవిదత్సోనం అప్యభోద్భద్రే సుగతస్య లోకే సూర్యమృతం తమసోగ్రాహ్యాయత్ దేవా అముంచన్నసు జన్యేన సహ ఏమహమిమంక్షే ప్రియాజ్యామిషకుంసాత్ బృహమంజామివరుణస్య పాశాద్ బృహస్పతే ఇవమింద్రశ్చ వస్వః దివ్యస్తే శాచే ఉదపార్థివస్య ధర్తగం వయగ్రస్తుపదే కీరయేచిత్ యూయం పాదస్వస్తిభిః సదానః దేవాయుధమింద్రమాయోహువానాః విశ్వాయుధమభియే రక్షమానాః ఏన హతా దీర్ఘమధ్వానమాయన్ అనంతమర్థమనివత్స్యమానాః చిత్తేర్షితాతే హిమవత్సుభేషజం మయోభోశ్యంతమాయుద్ధృతోహి తతో నో దేహి జీవనే అదో గిరిభ్యోధియ ప్రధావతి సగంశోభమానా కన్యే వశుభ్రే తాం తాముద్గలా హవిషావర్ధయంతి సానశ్రీవలే రయిమాభాజయేహ పూర్వం దేవాపలేనానుపశ్యం జన్మభిః జన్మాన్యవరేః పరాణి వేదాని దేవాయమస్మీతిమాన్ అహగం హిత్వా శరీరం జలసః పరస్తాద్ ప్రాణాపానో చక్షుశ్రోత్రం పాదం మనసితం భృతా హిత్వా శరీరం జలసః పరస్తాద్ ఆహూతిం భూతిం వయమశ్నవామహే ఇమా ఏవతావృషసో యా ప్రథమాభ్యోచ్ఛన్ తాదేభ్యః కురుతే పంచ రూపా శశ్వదేర్నావృజ్యంతే నగమంత్యంతం వసూనాం ద్వాధీతేన రుద్రాణామూర్మ్యా ఆదిత్యానాం తేజసా విశ్వేషాం దేవానాం కృతునా మరుతామేమ్నా జహోమి స్వాహా అభిహోతిరహమాగమం ఇంద్రసఖా స్వాయుధః ఆశ్వాసావృషః ఇదం వర్చో అగ్నినా రక్తమాగాద్ విశ్వభర్గస్సహవోజోబలం చ దీర్ఘాయిత్వాయ శతశారదాయ ప్రతిగృహ్ణామి మహతే వీర్యాయ ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి సర్వం ఆయుర్భూయాత్ సర్వమాయుర్గేషం భూర్భువస్సువః అగ్నిర్ధర్మేణాన్నాదః వృత్తిర్ధర్మేణాన్నమతి బ్రహ్మక్షత్రగ్రస్వాహ ప్రజాపతి ప్రణేత బృహస్పతి పురగేత యమపంచాహ చంద్రమా పునరసస్వాహ అగ్నిరన్నాదోన్నమతి అన్నాద్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాదుస్వాహ సోమో రాజా రాజపతి రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాదుస్వాహ వరుణ సమ్రాట్ సమ్రాట్పతి సామ్రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాదుస్వాహ మిత్ర క్షత్రం క్షత్రపతి క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాదుస్వాహ ఇంద్రబలం బలపతి బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాదుస్వాహ బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతి బ్రహ్మాత్మన యజ్ఞే యజమానాయ దదాదుస్వాహ సవితా రాష్ట్రకం రాష్ట్రపతి రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాదుస్వాహ పూషా విషాం వ్యక్తపతి విషమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాదుస్వాహ సరస్వతి పుష్టి పుష్టిపత్నే పుష్టిమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాదుస్వాహ కష్టాపశూనాం మిథునానాగం రూపగద్రూపపతి రూపేణాస్మిన్ యజ్ఞే యజమానాయ పశూన్ దదాదుస్వాహ శరీరం పాహిర్ యశ్రిప్రవాన్మిభోమీనాభిర్భర్జోహిష్టాయింద్రాగుమభిగ్రంథివాన్ ఆదయ సుష్మాభరేద్రష్టాత్లాగా పురస్తాత్ ఆ విశ్వతో అభిధమే పరమాన్ ఇంద్రభిన్నుమర్వధ్యస్మే పురోష్పస్మే పురోరథం ఇంద్రాయుషమర్చత అభీకే సంగే సమత్సవృత్ర అస్మాకం మోషితో నభంతామన్యకేషాకాసన్వసు ఇంద్రం వయగుంశునాధీనం అస్మిన్ యజ్ఞే హవామహే ఆవాలేపలోగమత్ ఇంద్రాయసునాధీరాయ సుజాజుహృతనో హవి విషతాం ప్రతిమేధిర ప్రహవ్యాని కృతవంత్యస్మై హరియశ్వాయ భరతాధజోషాహ ఇంద్రక్తభిర్బ్రహ్మణా వా ప్రధాన సుదాధీరే హవిరదంజుషస్వ వయస్సు పర్ణాముషేంద్రం ప్రియమే ధారుషజనాశమానా అబద్ధాంతమోర్ణయోధిచక్షుభ్యస్వాన్నిధయేవృద్ధాన్ బృహదింద్రాయ గాయత మరుదోవృత్రహంతమం ఏనజ్జో నిరదేంద్రదావృధ దేవం దేవాయుదాగ్రి కామే కాః కయిమే పతంగాః బాంఫాలాః కులి పరిమాపతంతి అనావృతేనాన్ ప్రథమందు దేవాః సౌవర్ణం చక్షుస్తనువా విదేయ ఏవాహందస్తవరుణం బృహంతం నమస్యాధీరమదస్య గోపాః శర్మత్రవరోధం వియగుంసతే యూయం పాదస్వస్తిభిః సదానః నాగేషు పర్ణం వయర్పదంతం హృదావేనందాభ్యయక్షదత్వా హిరణ్యవక్షం వరుణస్య దూతం యమశ్రయోనోషగుణం భరణ్యం శర్ణోదేవేనభిష్టయే ఆహోభవంతు వేదయే శయ్యోరభిశ్రవంతున ఈశానావార్యాణ క్షయంతేష్ణీన అపోయాచామి భేదజం అప్సుమే సోమాబ్రవీత్ అంతర్విశ్వాని భేదజ అగ్నిం చ విశ్వసంభవం ఆపశ్చ విశ్వభేదీసరస్పతి గోష్పశ్వయన్మధు ఏనమేవాజినీపతి ముఖమంధి సరస్పతి యాజరస్పదే వైసంభల్యా తస్యామేరాస్వ తస్యాస్తే భక్షీయ తస్యాస్తే భూయిష్టభాజ భూయాస్మ అహం మదస్తి మదసి త్వమేతద్ అమాదయోనిష్టవయోనిరస్మి మమేవసన్నహవ్యాన్యగ్నే పుత్ర పిత్రే లోకగద్గాదవేద ఇహైవ సంతత్ర సందర్భాగ్నే ప్రాణేన వాచా మనసాభిధర్మి మాసంతమాయుర్మా ప్రహాసీత్ జ్యోతిషాత్వా వైశ్వానరేణోపతిష్టే అయం తేజోనిర్విజ ఇతో జాతోరోజానన్నోహ అథానావర్ధయాయం యాతే అగ్నేయాతనోస్ఫలేహాత్మాత్మానం అక్షాపసోనిర్మన్నస్మేర్యాపురోణి యజ్ఞాభూత్వా యజ్ఞమాసీదస్వాయోని జాతవేదోపవాజాయమాన సక్షయే ఉపావరోహ జాతవేద పునస్తం దేవేభ్యోహ్యం వాన ప్రజానన్ ఆయు ప్రజాస్మాధేహ అజస్రోజీరోణే తమింద్రం జోహమేమ్రం తాధానమృతిష్కృతంశవాగుంసే రాయేణోవిశ్వాసపుతాగుణోదమగ్రేషమేషాశరంతమాదమహి కర్మ కర్తవ్యే మహాబలం శైలకం సేవం దేవ సత్యమింద్రగం సత్యేంద్రీయమాగ్నమద్రే మహిపాసూర్యగం సద్ధ్రియక అగ్రణయత్సపద్యక్షరాణాన్ అచ్చారవం ప్రసమాజా నదీకాద్ విదద్యవ్యగం సర్వాదృషమూర్మన్ ఏనానుకం మానుషే భోజదేవిన ఆయే విశ్వాస్వపత్యాని చక్రుః కృణ్వానాసోమదత్వాయ గాతుం తన్నభన్నృతయ దేవహూతౌ భూరేణ వృత్వా హరియశ్వహగుంసే తన్నిదస్మిం చుమరిం ధురిం చాస్వాపయోగభేదయే సుహంతో ఏవాపాహి ప్రత్రసామంతదుత్వాబ్రహ్మవాపృషస్ఫోతగేర్భే ఆవిశ్శూర్యం కృణిమీపీషత్రోగం రభికాగింద్రదంధే అగ్నేపాసస్వ అపామీ వాపరక్షాగుంతిశేష అస్మాత్ సముద్రాగతో యోన అపాం భూమానమస్తేహ్యప్రతిష్టమోషేవాసూలిపురుషాభిషంత దీర్ఘమాయ విలమానాయ కృణ్వన్ అథామృతమంధే ఇంద్రశునామద్విదనోధీరం సంవత్సరస్య ప్రతిమానమేతద్ అర్కస్యజ్ఞోనిష్ప్రతిదాజ్యేష్ఠం సంవత్సరం శునవత్సీరమేతద్ ఇంద్రస్య దాసప్రేతం పురుత్మనా తదత్వరూపం విమానమేతే ద్వాదశారే ప్రతిష్ఠతే దృషా అశ్వాయంతో గవ్యంతో బాధయంతః హవామహే త్వపగంధవాహు ఆహోషందస్తాసుమతో నమాయమింద్రస్తాసుమగుంభువేమ ఓం స్వాద్మీన్ స్వాదునా తీవ్రాన్ తీవ్రేణ అమృతమృతేన మధుమతే మధుమత సృజామిషగుం సోమేన సోమా సృష్టిభ్యాం వచ్చస్వ సరస్వర్తే వచ్చస్వ ఇంద్రాయుతాన్నే వచ్చస్వ పరితోషిం చదాసుతం సోమాయముత్తమగుం హవే ధన్వాయోనర్యాప్సుందర సుషావసామద్రిభిః పునాదిలే పరిశ్రుతం సోమగుం సూర్యస్య జిహిత బాలేన శశ్వధాతనా వాయుఃపూతః పవిత్రేణ రాం సోమాయుర్ధృతః ఇంద్రస్య యుజ్ఞస్తఖా వాయుఃపూతః పవిత్రేణ ప్రత్యాం సోమాయుర్ధృతః ఇంద్రస్య యుజ్ఞస్తఖా బ్రహ్మక్షత్రం భవతేజేంద్రియం సురయా సోమ సుతాసుమదాయ శుక్రేణ దేవదేవతృద్ధే అశేనాయమానాయుధే కుమిరంగయమంతోయమంచాంతిన పూర్వం వియూయ ఇహేనాభోజనాని ఏ పరిగణోనమావృత్తిం నగ్మోయామృహేతోభ్యాంతం గృహామి సరస్వత్యా ఇంద్రాయ శుక్రాన్నే ఏషతేజోస్తేజసేత్వాయ తేజోసి తేజో మయిధే వీర్యమసి వీర్యం మయిధే బలమసి బలం మయిధే నానాహివాదేవైతం సదకృతం మాదకం సుక్షాంబరమేవ్యోమన్ సురాత్మసి దుష్మణే సోమయేజ మామాహికం సే స్వాయోనిమావిశన్ ఉపయామయేతోస్యాశ్విన తేజ సారస్పదం వీర్యం ఐంద్రం బలం ఏషతేజో నిర్మోదాయ ఆనందాయ మహసే ఓజోస్ోజో మయిధే మన్యదసి మన్యం మయిధే మహాధిమహామయిధే సహోజుమయిధే యా వ్యాఘ్రం శోచికా ఉభౌ మృగం చ రక్షతి శయనం పదత్నగం శగుంహం సేమం పాత్రగుంహస సంవృజస్థతం మా భద్రేణ విపులశ్చిమాత్మనా వృంత సోమో రాజామృతం సుతేషేణాయృత్యం రథేణ సత్యమింద్రియం విపాదకం శుక్రమంధస ఇంద్రస్ంద్రియం ఇదంబయోపదం మధు స్వామద్భ్యాప్యవిరయ ఛందసాహుంసస్సుశిరవ రథేణ సత్యమింద్రియం అభ్యక్షేరం వ్యవిపద కృంగాంగిరసోధియా రథేణ సత్యమింద్రియం అన్నా పరిశ్రుతోరసం బ్రహ్మణ్యవిపక్షత్రం హృదయ సత్యమింద్రియం ఏదోమోత్రం విజహాది యోనిం ప్రభిషదింద్రియం గర్భోజరాయణావృత ఉర్భంజహాజన్మన హృదయ సత్యమింద్రియం వేదేన రూపే వ్యకరోత్ సదాశ్రియే ప్రజాపతి హృదయ సత్యమింద్రియం సోమేన సోమో విపవిపద సుదాసుత ప్రజాపతి హృదయ సత్యమింద్రియం దృష్పాలోపే వ్యాకరోత్ సత్యానుదే ప్రజాపతి అశ్రద్ధాపదతే దసాత్ శ్రద్ధాకం సత్యే ప్రజాపతి హృదయ సత్యమింద్రియం దృష్పాపరిశ్రుతోరసం శుక్రేణ శుక్రం వ్యపిపదే పయః సోమం ప్రజాపతి హృదయ సత్యమింద్రియం విమానకం శుక్రమంధతః ఇంద్రస్యేంద్రియం ఇదం పయామృతం మధు సురామందం పరిహితరం సువీరం యజ్ఞముహిన్వంతిమహిడానమోభిధానా సోమం దివి దేవతాసు మదేమేంద్రయజమానా సర్పా యస్తేన సంభృతమోషధేష సోమస్ సుష్మస్వృజాసుదస్య తేన జన్మయమానం మదేన సరస్వతీమశ్వినామింద్రమగ్న్యం యమశ్వినానముచేనాసురారథే సరస్వత్యసురాజింద్రియాయ ఇమంతకం శుక్రం మధుమంతమిందం సోమకం రాజానమిరభక్షయామి యదత్రరిక్తకం రజినశ్రుతస్య యదింద్రామి పశ్యతీభిః ఆంధ్రశ్రమేణ సోమకం రాజానమిరభక్షయామి పితుర్భ్యస్వధామిభ్యస్వధానమః పితామహేభ్యస్వధామిభ్యస్వధానమః ప్రపితామహేభ్యస్వధామిభ్యస్వధానమః అక్షన్ పితరః అమీమదంత పితరః అధీతమంత పితరః అమీమృజంత పితరః పితరః శృంధధ్వం వనందుమా పితరః సోమ్యాసః వనందుమా పితామహాః వనందు ప్రపితామహాః పవిత్రేణ సదాయుధా పితామహాః పునంద ప్రపితామహాః పవిత్రేణ సదాయుధా విశ్వమాయ వ్యష్ణవై అగ్నాయోగం శివవశేర్నేపవస్వ పవమానస్సు వర్జన పునంతుమాదేవ జనాః గాధవేన పవిత్రమద్యత్తే పవిత్రమత్రిధే మహాభ్యాం దేవసవితర్వైష్దేవీ పునతి ఏ సమానాః సమనసః పితరోయమరాజ్యే తేషాం లోకస్వధానమః యజ్ఞో దేవేషు కల్పతాం ఏష జాతాః సమనసః దీవా దేవేషు మామకాః తేషామిశ్రేర్మయి కల్పతాం అస్మిన్ లోకే శతకం సమాః ద్వే శ్రుతే అశ్రవం విదనాం అహం దేవానామృతవర్త్యానాం యాభ్యామిదం విశ్వమేజత్ సమేజి ఇదంతరా విదరం మాతరం చ ఇదగం హవిః ప్రజననం మే అస్తు దశవీరకం సర్వగణజ్ఞ స్వస్తయే ఆత్మసని ప్రజాసని పశుసన్యభయసని లోకసని అగ్ని ప్రజాం బహునాం మే కరోతు అన్నం వయోరేతో అస్మాదు సత్త రాయస్పోషమిషమోర్జమస్మాదు దీధరత్స్వాహ శీశేన తంత్రమీన ఓర్ణా సూత్రేణ కవయో వయంతి అశ్వినా యజ్ఞకం సవితాదరస్పతి ఇంద్రస్య లోపం వర్ణోభిషజ్యన్ అరస్య లోపం రఘుశ్రీభిః శ్రోతృర్దేవతాః సగుణదానాః లోమానిషష్పైర్మగుథానతోక్మభిః పగస్య భాగం సంభవర్ణరాజాః అశ్వినాభిషజా రుద్రవర్తనీ సరస్వతీ వై దిపేశో అంతరః అస్థిమజ్జానం మాసరేః కారోతరేణ దశలోకవాన్ త్వజే సరస్వతీ మనసాపేషణం వసు నాశ్యాభ్యాం వైదర్శసం వపుః రథం పరిష్కృతానలోహితం అగ్నబుద్ధేరస్తవేమ వయసా శుక్రమదం నేత్రం సురయామోత్రార్జనయంతిరేత అపామయందుర్మతిం బాధమానాః ఓమభ్యం బాధకం సభువంతధారాత్ ఇంద్రస్సుప్రామాహృదయేన సత్యం పురోడాశేన సవితారిదాన యకృత్వమానం వర్ణోభిషజ్ఞన్ తస్యవాయవ్యేనమినాదివిత్తం ఆంద్రాణి స్థాలే మధుబిందమానా పాత్రాణి సుదుగానధేనః శేణస్య పత్రన్న ప్లేహాశ్రీభిః ఆసందేనాభిరన్న మాతా కుంభోవరక్షద్రలితాశ్రీభిః యస్మిన్నగ్రేయోన్యాన్ గర్భో అంతః ప్రాచేర్వ్యక్తశ్రధార ఉత్సహ దుహేన కుంభే స్పృథాం పితుర్భ్యః ముఖకం సరస్వతిరయత్సరేణ యుక్వా పవిత్రమశ్వినాశకం సరస్వతీ చప్పన్న పాయర్భిషకస్య బాలః అస్త్యన్నచే బోహరసాదరసి అశ్వభ్యాం చక్షురమసంగ్రహాభ్యాం సాగేన తేజోహమిషాశ్రుతేన పక్ష్మాణి గోధూమై కులేరుదాని వేషోను శుక్లమసి బ్రహ్మసాజే అవిర్ణమేషోనసి వీర్యాయ ప్రాణస్య పంథామృతోగ్రహాభ్యాం సరస్వత్యుపవాగేర్భ్యానం నశ్యాన్ బర్హిర్బదలేర్జాన ఇంద్రస్య లోకమృతోమలాయ కర్ణాభ్యాగిశ్రోత్రమృతంగ్రహాభ్యాం యవానబర్హిర్భువికేతరాణి కర్కంధులగ్నే మధురారఘం ముఖాన్ ఆత్మన్నుపస్థేన వగ్రస్య లోమ ముఖే శ్వశ్రోణి నవ్యాగ్రలోమం శ్రీగుంహస్య లోమతిరింద్రియాణి అంగాన్యాత్మన్భిరజాతశ్వినా ఆత్మానమంగై సమధాత్ సరస్వతి ఇంద్రస్య లోపకం శతమానమాయ చంద్రేణ జ్యోతిరమదందధాన సరస్వతీయోన్యాం గర్భవంత అశ్వభ్యాం పత్నీ సుకృతం విభర్తే అపాగం రథేన వరుణోనసాంనా ఇంద్రగ్నిశ్రియే జనేర్నప్సురాజా తేజపశూనాగం హవేంద్రియావద్ పయస్సుతాపయసాధారఘం మధు అశ్వభ్యాం దుగ్ధం భిడజా సరస్వత్యా సుతాసుతాభ్యాం అమృతస్వామ ఇందుః మిత్రోజివరుణోసి సమహం విశ్వేర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి శివనామాసీద సుషదామాసీద మహాత్మా హిగుంసేత్ మామాహిగుంసేత్ నిడదార్థతవ్రతో వరుణ అస్త్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య ప్రథమే అశ్వినా బాహుభ్యాం ఓష్ణాస్తాభ్యాం అశ్వినార్భైజ్జేన తేజసే బ్రహ్మవర్తసాయాభిషించామి దేవస్య ప్రథమే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాస్తాభ్యాం సరస్వతే భైషజ్జేన వీర్యాయాన్నాద్యాయాభిషించామి దేవస్య ప్రథమే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రీయశయఫలాయాభిషించామి కోజిలతమోగి కస్మై ఆదాయత్వా శుశ్లోకా సుమంగళా సత్యరాజా శ్రీ యశోముఖం తుషత్కేశాశ్మశ్రూణి రాజా మే ప్రాణామృతం సమ్రాచక్షుః విరాచ్ఛోత్రం జిహ్వా మే భద్రం వాంగ్మహః మనోమన్యః స్వరాగ్భావః మోదాః ప్రమోదా అంగులీలంగాణి చిత్తం మే సహ బాహో మే బలమింద్రియం హస్తో మే కర్మ వీర్యం ఆత్మా క్షత్రమురమ పృష్టేర్మే రాష్ట్రముదరమగుంసౌ గ్రీవాశ్చశ్రోన్యౌ ఊరు అరత్రీజానులి విశోమేంగాని సర్వదః నాభిర్మే చిత్తం విజ్ఞానం వాయుర్మే పరిదర్భసదే ఆనందనందావాండౌ మే భగ సౌభాగ్యం వసః జంఘాభ్యాం మధ్యాం ధర్మోస్మి విశిరాజా ప్రతిష్ఠితః ప్రతిక్షత్రే ప్రతిష్టామి రాష్ట్రే ప్రత్యంగేషు ప్రతిష్టామి గోషు ప్రత్యంగేషు ప్రతిష్టామ్యాత్మన్ ప్రతి ప్రాణేషు ప్రతిష్టామి పుష్టే ప్రతిద్యావా పృథివ్యోః ప్రతిష్టామి యజ్ఞే త్రయా దేవాలేకాదశ త్రయస్త్రిగుంశాస్సురాధదః బృహస్పతి పురోహితాః దేవస్య జమితుః సమే దేవా దేవైరవంతుమా ప్రథమా ద్వితీయైః ద్వితీయాస్తృతీయైః తృతీయా సత్యేన సత్యయజ్ఞేన యజ్ఞో యజుర్భిః యజోగం శిశామభిః సామాన్యర్భిః యజో యాజ్యాభిః యాజ్యావషట్కారైః వషట్కారాహునిభిః ఆహుతయో మేకామాన్ సమర్థయంతు భో స్వాహా లోమాని ప్రయతర్మమ త్వం మానజిలాగతిః పాగంసం ఉపనదిః వస్వస్తి మజ్జామానదిః యద్దేవాదేవహేళనం దేవాదశ్చ కృమా వయం అగ్ని మాదస్మాదేన సహ విశ్వాన్ముంజత్వగుంహసః యజిభాగ్యదినక్తం ఏనాగంసిజగ్రమావయం వాయుర్మాదస్మాదేన సహ విశ్వాన్ముంజత్రగుంహదః యజాగ్రద్యస్వప్నే ఏనాగంసిజగ్రమావయం సూర్యమాదస్మాదేన సహ విశ్వాన్ముంజత్రగుంహదః యద్గ్రామే యదరణ్యే యత్సభాయాయజింద్రియే యచ్చోద్రే విదర్యే ఏనశ్చ క్రమావయం యదేకస్యాసి శర్మణి తస్యా వైదనమసి యదాపోర్భియావరుణే దిశపామహే రతోవరుణనామంచ అవవృషణజంగుణన చేరసినిజంగుణ అవదేవేర్దేవకృతమేనో యాట్ అవమర్తేర్మర్త్యకృతం ఉరోరానో దేవరిషస్పాహి సుమిత్రానామవోషయః సంతు దుర్మిత్రాస్తస్మై భూయాసు యోస్మాన్ వేష్టి కంచ వయం దుష్మ ద్రుపదా దివేన్మముజాన చిన్న స్నాత్రీవనాదివ భూతం పవిత్రేణేవాజ్యం ఆపశ్యుంధన్ సహ ఉద్వయం తమసస్పరే పశ్యంతోజ్యోతిరుత్తరం దేవం దేవత్రాసూర్యం అగన్మజ్యోతిరుత్తమం హృదయతో వరుణస్య పాశ ప్రత్యస్తో వరుణస్య పాశ ఏధోమహి సమిదశి తేజోసి తేజోమయిధే అపో అన్వచారిషం రసేణసమసూక్ష్మే వయస్వాగం అగ్నాగమం తమ్ మాసగం సవర్తస ప్రజయా జనేన చ సమావర్తి పృథివీ సముషా సమసూర్య సమవిశ్వమిదం జగత్ వైశ్వానరజ్జోదర్భూయాసం విభుంగామ్యశ్నవే భూస్వాహా భూతాయక్షసమిధేంద్రమిడస్పదే నాభావృథివ్యాధి ఇవాస్మాన్ సమిభ్యలే వోజిష్ఠస్కర్షణేధాన్ వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షత్రనోనపాదం ఊతిభిర్దేతారమపరాజితం ఇంద్రం దేవగం సువర్పితం పతిభిర్మధునత్తమే నరాసగంసేన తేజస వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షతిరాభిరింద్రమేడితం ఆయుక్వానమమర్త్యం దేవో దేవేస్ సవేర్య వజ్రహస్తపురంధర వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షద్బలిషేంద్రన్నిషద్వరం ప్రభన్నర్యావసం వసుభిరుద్రైరాదిత్యే ప్రయభ్యర్బలిరాసతే వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షదో జోనవీర్యం సహోద్వారైంద్రమవర్ధయన్ సుప్రాయణావిశ్రయంతామృతామృత ద్వార ఇంద్రాయ మేఢులే వియంత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షదుషేంద్రస్య ధేనో సుదుఖే వాతరౌ మహీ స వాతరౌణ తేజసి వత్సమింద్రమవర్ధత వేదావాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షద్దేవ్యాహోదార భిడజాసఖాయ అభిజేంద్రం భిడజ్జన కవీదేవో ప్రజేతసౌ ఇంద్రాయ సప్తైంద్రియం వేదామాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షత్రిస్రో దేవే త్రయస్త్రధాతవోపస ఇడాదరస్పతి భారతే మహేంద్రమత్రేరహవిష్పతే వియంత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షత్తష్టారమింద్రం దేవం విషజకం సుయజం ఘతశ్రియం పురలోపకం సురేతసం మఘోనిం ఇంద్రాయక్తష్టాదశేంద్రియాణి వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షద్వనస్పతిం శ్రవితారకం శరకృతం ధియోజోష్టారమింద్రియం మధ్వాసమంజన్మతిభిస్సుకేభిః సదాదిహవ్యం వసురాశ్రితేన వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షరింద్రగ్స్వాహాజ్ఞస్య స్వాహా మేధసః స్వాహా స్తోకానాం స్వాహా స్వాహాకృతీనాం స్వాహా హవ్యసోక్తీనాం స్వాహా దేవాగుంభాజ్యపాన్ స్వాహేంద్రగం హోత్రాజ్యుషాణాః ఇంద్రాజ్ఞస్య వియంతో హోదర్యజ సమిద్ధ ఇంద్రవృషసామనీకే పురోరుచాపూర్వషద్వావృధానః త్రిభిర్దేవేస్త్రిగుంశదావృద్రబాహు యఘానవృత్రం వితలోపవార రాశగుం సత్పదిశోరమిమానః తనోనపాత్పదయజ్ఞస్య ధామ గోభిర్వపావాన్మధునాగమంజన్ హిరణ్యైశ్చంద్రేణనిప్రదేతాః ఏడితో దేవేరహివాగుమభిష్టిః ఆయుక్వానో హవిషా సర్ధమానః పురంతరముఖవానమద్రబాహు ఆయాతు యజ్ఞమపనాయుషాణః యుషాణా పరిహర హరిహాన్న ఇంద్ర ప్రాజేనగుంసేత ప్రతిశా పృథివ్యాః పురువ్యజాః ప్రథమానగ్ర్యశ్యోన ఆదిత్యే రక్తం మధుభిః సజోషాః ఇంద్రద్రక్క వశ్యోధావమానాః విషాణయ్యం విజయ సుభద్రేః ద్వారో దేవేరభితో విశ్రయంతాం సువీరా వీరం ప్రథమానామహోభిః ఉజాసానగ్నామిరది గృహంతం వయస్పతి సుదుఖేషు రవీంద్రం వేషస్పతి తంతునా సంయంతే దేవానాం దేవంగజనస్సు రుక్మే దైవ్యామిమానా మనసా పవిత్రా హోతారావింద్రం ప్రథమా సుభాజా మూర్ధనియజ్ఞస్య మధునా ప్రధానా రాజేణ జ్యోతక హవిషావృధానః ఇస్రో దేవేర హవిషావర్ధమానాః ఇంద్రంజుషాణాభిషన్నవర్త్రీ అచ్చిన్నంతం తొంభై సాధరస్పతి ఇలా దేవీ భారతీ విశ్వతోక్తి కష్టాదశింద్రాయుష్ణం అపాకోయుష్ణే భూణి వృషాయుజం వృషణం భూరేధన సమనక్తుదేవాన్ వనస్మతిరవదృష్టో నపాశై మన్యాసమంజం క్షమితారదేవ ఇంద్రస్య హవ్యేర్ఘటనం వృణానః ఉదాదిహవ్యం మధునా హృదయన శోకానామింద్రం ప్రతిశోరేంద్రాయమానాభిషభక్తురాజాన్ మూర్ధనయజ్ఞస్వాహ ఆదర్శయన్మాగుంశ్రీ సత్యమిన్నగుం అన్యో అస్తి ఇంద్రదేవోనవర్త్యోధ్యాయాన్ అహన్నయం పరిశయానవర్ణ అవాధుమద్రం ప్రసదాగిరేవోన్ జ్యేష్ఠస్తేష్మస్తో ఇంద్రాభరదక్షిణే నామసూని మజి సింధూ నామదేవీనా సశేమతమతిమ్నమస్మే మహిక్షత్రంజనాదింద్రతవ్యం రక్షాజనాముఖోన పాహి సూర్యేన రాజేజనస్వపత్యాభిషేధాః దేవం బలిహరింద్రగుం సుదేవం దేవైః వీరవత్సీయన్నం వేద్యావర్ధయత్ వస్తోర్భృతం ప్రాక్తోర్భృతం రాజా బలిష్మతోగ్రగాత్ వసుమనే మధుధేయస్య వేద్య దేవేర్ద్వారింద్రగుం సంఘాతే విద్వేర్యావన్నవర్ధయన్ ఆవత్సేన తరుణేన కుమారేణ జమే వితాపార్వాణం వేణుకారణ్వదంతాం వసుమనే మధుధేయస్య వియంతయిన దేవీ ఉషాసానక్త ఇంద్రయజ్ఞే ప్రయత్యేతాం దేవేర్విష ప్రాయాశిష్టాం సుప్రీతే సుధితే అభూతాం వసుమనే మధుధేయస్య వీతాయ్యజ దేవీయోష్టే మధుషితే దేవమింద్రమవర్ధతాం అయాభ్యన్యాఘాద్వేషాగుంసి ఆన్యా వా క్షేత్రసుమార్యాణి యజమానాయ శిక్షితే వసుమనే మధుధేయస్య వీతాంజన దేవే ఊర్జాహుతే దుఃఖే సుదుఖే అయహేంద్రమవర్ధతాం విషమోర్జమన్యా వాక్షేన సంధిగం సమేతి మన్యా నవే నమోర్వందయమానే పురాణే నవం అథామోర్జమోర్జాహుతే వసుమార్యాణి యజమానాయ శిక్షితే వసుమనే మధుధేయస్య వీతాంజన దేవాదేవ్యాహోదారా దేవమింద్రమవర్ధతా అదాహృతం సాబాభాష్టాం వసుమార్యాణి యజమానాయ శిక్షితౌ వసుమనే మధుధేయస్య వీతాంజ దేవేస్తిస్రస్తిస్రో దేవీః పదిమింద్రమవర్ధయన్ అస్పృక్షద్భారతే దివం రుద్రేర్యజ్ఞగం సరస్వతీ ఇలా వసుమతే గృహాన్ వసుమనే మధుధేయస్య వియంతయుజ దేవైంద్రవనరాశకంస త్రివరోచస్తివంధుర దేవమింద్రమవర్ధయన్ శరేణ పృష్టానామాహిన సహస్రేణ ప్రవర్తతే మిత్రావరుణేనస్య హోత్రమర్హద బృహస్పతి స్తోత్రం అశ్వినాధ్వర్యవం వసువనే మధుధేయస్య మే తిరిజ దేవైంద్రవనస్పతి హిరణ్యమన్నా మధుశాఖస్సు విప్పల దేవమింద్రమవర్ధయన్ ఇనుమగ్రేణాప్రాజ్ ఆంతరిక్షం పృథివీమృగృంహేర్ వసువనే మధుధేయస్య మే తిరిజ దేవం బలిహర్వార్యేణ దేవమింద్రమవర్ధయతే సాహస్రమింద్రేణాసన్నం అన్యాభ్యభూత్ అగ్నిష్టకృతే దేవమింద్రమవర్ధయతే శిష్టం కుర్వాన్ శిష్టకృతే శిష్టమద్యమరోదునః అసువనే బుధేయస్య వే జయజః.